శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది. ఆజ్ హమ్ అంతిమ్ దో శ్లోక్ ఫలశ్రుతి సహిత దేఖనే వాలే హై ఔర్ 24వాం ఔర్ 25వాం శ్లోక్ హై. కళ్యాణనామ వికలనిసి కాపి కారుణ్య సీమా నిత్యామోదా నిగమవశసాం మౌళి మందారమాలా సంపద్దివ్యా మధు విజయినః సన్నిధత్తాం సదా మే. సైషా దేవీ సకల భువన ప్రార్థనా కామధేనుః ఉపచిత గురు భక్తేరుత్థితం వెంకటేశాత్ కలికలుషనివృత్యై కల్పమానం ప్రజానాం సరసిజ నిరజాయా స్తోత్రమే తత్పఠంతః సకలకుశలసీమా సార్వభౌమా భవంతి. సకలకుశలసీమా సార్వభౌమా భవంతి. కళ్యాణానాం అవికలనిధి, ఏ లక్ష్మీజీ కా ఏక్ విశేషణ హై. సభీ కళ్యాణం కా, కళ్యాణ్ యాని కళ్యాణ పరంపరావం కా, అర్థాత్ అంగ్రేజీ మే ప్రాస్పెరిటీ బోల్తే హై, జో జో భీ హమారే లియే మంగళమయ తథ్య హై ఉన్ సబ్ కా అవికలనిసి హీ. ఆర్ కోయి భీ ఐసే మంగళమయ చీజ్ జో లక్ష్మీజీ కే పాస్ నహీ హై, ఐసా కోయి నహీ హై. ఇస్లియే మంగళం కా అవికల నిధి హీ, కళ్యాణ పరంపరావం కా అవికల, కోయి కిసీ కా వైకల్య నహీ హై, కిసీ కా అభావ్ నహీ హై, ఐసే అవికల నిధి హీ. అర్థాత్ జహాన్ సబ్ మంగళమయ వస్తు సబ్ ఇక్కటా హోకర్ రహతీ హై, ఐసా కళ్యాణ నామ అవికల నిధి హీ. కౌన్ హై? లక్ష్మీ జీ హై. కాపి కారుణ్య సీమా, అనిర్వచనీయ వాచామగోచర్, కాపి శబ్ద సే యే అర్థ నికల్తా హై. కారుణ్య సీమా, కరుణా కా ఏక్ పార్ హై, కరుణా కా పార్ హై, ఇస్సే బడకర్ కరుణా ఔర్ కహీ భీ నహీ మిలేగా, ఐసే ఏక్ అత్యద్భుత్ చీజ్ హై. ఇసా కహనే కే లియే కాపి కారుణ్య సీమా, కా అపి శబ్ద సేమ్ ఔర్ అనిర్వచనీయ హై, ఇస్ ప్రకార్ కీ హై ఐసా హమ్ బోల్ నహీ పాయేంగే, ఐసా అనిర్వచనీయ ఐసా మతలబ్ నికల్తా హై. కాపి కారుణ్య సీమా, నిత్యామోదా సదా సంతోష్ కే సాత్ రహనే వాలీ తత్య హై, యే లక్ష్మీ తత్య హై. నిత్య ఆమోద, ఆమోద యానే సంతోష హై, ఆమోద ప్రమోద మోద ఆమోద నిత్యామోద. నిగమవచసాం మౌళి మందారమాల, వేదవాణి జహాన్ జాకర్ విశ్రాంతి పాతి హో, ఐసా నిగమ వచసాం మౌళి అర్థాత్ ఉపనిషత్ తత్వ హై, ఔర్ ఉపనిషత్ తత్వ ప్రతిపాద్య లక్ష్మీజీ తత్వ హై. నిగమ వచసాం మౌళి హీ, ఐసా ఉపనిషత్ భాగ్ కో కేతే హై. మందారమాలా, వహా రహనే వాలీ ఏక్ సుందర్ మాలా అర్థాత్ మందార వృక్ష కీ మాలా జైసే రహనే వాలీ లక్ష్మీ తత్వ హై. నిగమవచసాం మౌళిహీ, మౌళిహీ ఐసా ఉపనిషద్ భాగ్ జో భగవాన్ విష్ణు కే బారే మే హై, ఔర్ వహా మాలా కే రూప్ సే సాథ్ మే విరాజమాన్ ऐसा अर्थ भी कह सकते हैं। मौली मंदार माला संपद दिव्या, संपद दिव्या मधु विजयी नहा, मधु विजयी ऐसा भगवान विष्णु है, मधुहंता मधु ऐसे राक्षस के ऊपर विजय पाने वाला, मधु विजयी नहा मधु विजयी तत्व को तत्व का, और दिव्या संपत्ति उनका उनका दिव्य संपत्ति के रूप से विराजमान है। अर्थात मधु विजयी जिस चीज को अपनी संपत्ति मानते हैं, निजी संपत्ति मानते हैं, तो वो लक्ष्मी तत्व है। इसलिए मधु विजयी नहा संपद दिव्या मधु विजयी नहा सन्निधत्ताम सदा मे, सदा मे सकल भुवन प्रार्थना कामधेनु, सकल भुवन में तीनों लोकों में रहने वाले सबसे प्रार्थित सब तत्वों को देने के लिए कामधेनु के जैसे विराजमान, अर्थात कामधेनु वांछित प्रद है, उसी प्रकार वांछित प्रद लक्ष्मी तत्व है। सकल भुवन प्रार्थना कामधेनु सदा में मनसि सन्निधत्ताम, वो सदा के लिए मेरे मन में विराजमान हो जाए, ऐसी प्रार्थना इस श्लोक में करते हैं। सन्निधत्ताम सदा में सैषा देवी सकल भुवन प्रार्थना कामधेनु मे सन्निधत्ताम, मधुविजयिनः सन्निध मधुविजयिनः दिव्या संपत् सन्निधत्ताम सदा मे, सा एषा देवी ये लक्ष्मी देवी सकल भुवन प्रार्थना काम दिव क्रीडायां दातु से, वो सैषा देवी सा एषा देवी अनेक प्रकार की लीलाएं भगवान के साथ करने वाली, देवहा देवी वो अनेक प्रकार के लीलाओं को के स्वामी हैं, और उनकी स्वामिनी देवी सैषा देवी सकल भुवन प्रार्थना कामधेनु, सभी भुवनों को हम चाहें तो भी उसको देने के लिए तैयार हैं, ये और एक अर्थ है। अथवा सकल भुवन में रहने वाले सब मनुष्य हो, दानव हो, दैत्य हो, देव हो, सब लोगों के लिए वांछित अर्थों को प्रदान करने वाली सामे सन्निधत्ताम, सन्निधत्ताम सदा के लिए मेरे हृदय में सान्निध्य पाए, ऐसी प्रार्थना है। कल्याणानाम अविकलनिधि कापिकारुण्य सीमा नित्यामोदा निगम वचसा मौली मंदार माला संपद दिव्या मधु विजयिनः सन्निधत्ताम सदा मे सैषा देवी सकल भुवन प्रार्थना कामधेनुः उपचित गुरु भक्तेः उत्थितं वेंकटेशात् कलिकलुष निवृत्त्यै कल्पमानं प्रजानां सरसज निलयायाहां स्तोत्रमेतत् पठन्तहां सकलकुशल सीमाहां सार्वभौमा भवन्ति। उपचित गुरु भक्ति अत्यधिक गुरु भक्ति, प्रतिदिन अभिवृद्ध हुआ गुरु भक्ति, अभिवृद्ध हुई जो गुरु भक्ति, वो गुरु भक्ति वाला जो वेदांत देशी कहें, ऐसे वेंकटेशात उपचित गुरु भक्ते है वेंकटेशात उत्थितम ये स्तोत्र, उनके मुखारविंद से निकला हुआ, ये तात्पर्य है। अर्थात वेंकटेशात उपचित गुरु भक्ति ही वेंकटेश, उपचित गुरु भक्ते है वेंकटेशात उत्थितम उत्पन्न हुई, कलिकलुष निवृत्त्यै कल्पमानम कलि दोष को दूर करने के लिए ये बहुत ही अच्छा स्तोत्र है। काली कालुष्य, काली विडंबना, काली का दोष, इसको दूर करने के लिए कल्पमानम यानी बहुत ही अच्छी तरह उसको काली दोष को दूर करने में समर्थ जो स्तुति है, प्रजानाम कल्पमानम, प्रजाओं के लिए उसी में तत्पर होके रहने वाला यह स्तोत्र है। सरसजनलयाया स्तोत्रम, सरसजनलया सरसिज कमल, कमल जिसका वासस्थान है ऐसा सरसजनलया लक्ष्मी जी का ये स्तोत्र को पठंतः जो बोलते हैं, सकल कुशल सीमा, सभी कुशल उनके यहां उपलब्ध हो जाती है, वो सबको पार करके विराजमान होते हैं, सभी कुशल उनके यहां हो जाती है। सार्वभौमा भवंती, वे लोग सार्वभौम भी रहते हैं, सर्वभूमि संबंधी स्वामित्व रहता है, सार्वभौमत्व रहता है, सर्वभूमि संबंधी स्वामित्व को सार्वभौम शब्द से कहते हैं। सार्वभौमाः भवन्ति उपचित गुरु भक्ते रुक्तितम वेंकटेशात् कलिकलुष निवृत्त्यै कल्पमानं प्रजानां सरसजनलयायाः स्तोत्रं एतत् पठन्तः सकलकुशल सीमाः सार्वभौमाः भवन्ति। कवितार्किक सिंहाय कल्याण गुणशालिनी श्रीमते वेंकटेशाय वेदांत गुरवे नमः। इस प्रकार हम इस स्तोत्र का संपूर्ति करते हैं। इसके प्रेरणा देने वाले इस आचार्य पादुका के स्वामी हैं को भी हम बहुत ही धन्यवाद समर्पण करते हैं, क्योंकि वे पृष्ठभूमि में रहकर हमें प्रेरणा स्रोत बनकर रहे थे, जिसकी वजह से ये काम हो पाया, वो धन्य हैं। उनका एक संपूर्ण मंडल जो इसी प्रकार के सेवा में तत्पर हैं, उनकी मंडली, उसका कुशल आशासन करते हुए लक्ष्मी जी से प्रार्थना करते हैं कि सबको अपने अपनी मनोकामनाएं पूर्ति करें। इसके साथ मैं विरत होता हूं। कवितार्किक सिंहाय कल्याण गुणशालिनी श्रीमते वेंकटेशाय वेदांत गुरवे नमः।